నిరంతరము వసంతముని మందారమున మరందముని స్వరాలు సుమారుగా పోచి పదాలు ఫలాలుగా పండు. నిరంతరము వసంతముని మందారముల మరందముని నిరంతరము వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచి పదాలు ఫలాలుగా పండి. నిరంతరము వసంతములే మందారముల మరందములే అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం ఆకాశాని కవితారల ఆశకున్న విరిదారుల ఈ సమయ ఉషోదయమై మా హృదయ జ్వలిస్తుంటే. నిరంతరం వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమారుగా పూచి పదాలు ఫలాలుగా పండు. నిరంతరము వసంతములు మందారముల పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోవే నెరుపు లేఖలు రాసి మేఘమే మూగబోయే మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే మల్లె కొమ్మ చిరునవ్వుల ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే. నిరంతరము వసంతముని మందారముల మరందముని స్వరాలు సుమారుగా పూచి పదాలు ఫలాలుగా పండి. నిరంతరము వసంతముని మందారముల